తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో కనిపించేనే. పై పైన రూపాలు కాగులే, లోపలి ప్రేమే చూడాలి. తోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ తోడల్లే ఉంటానే నీ కదై. ఊయను పాపల కంటి గుండెపై కవి తల్లి రాజావు దేవతై. నిజమేనే చెబుతున్నా నిన్నేనే ప్రేమిస్తున్నా, నిజమేనే చెబుతున్నా.